ఈ ఒకటి రెండు రోజుల కార్యక్రమం తెలుసా ఉంటుంది. ఆయా పార్టీ అజెండాలను పైకెత్తి వారి లక్ష్యోదాన్ని పెట్టేస్తారు. అయితే మనం వారి అభిప్రాయంగా వారు చేయగలుగుతున్నారో తెలుసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే దయానంద స్వామి ఆర్య సమాజానికి ఒక జెండా ఏర్పరిచారు. దాని మీద ఓం అనే అక్షరం ఉంటుంది. దాన్ని మనం ప్రతి సంవత్సరం ఇక్కడ ఆరోపణ చేస్తున్నాం. అయితే అందరూ ఎత్తి చూడటానికి, ఎత్తుగా ఉంటే అందరూ చూడటానికి వీలవుతుందని దాన్ని ఎత్తుగా పెడతాం. ఆది సమాజం యొక్క లక్ష్యం ఏమిటో ఈ ధ్వజం చెబుతుంది, తెలియజేస్తుంది. ఆది సమాజం యొక్క ముఖ్య ఉద్దేశం, లక్ష్యం మానవులు మానవ జీవితంలో పరమేశ్వరుని తెలుసుకోవాలి. ఆ పరమేశ్వరునికి అనేక నామాలు ఉన్నాయి. అందులో ముఖ్యమైన నామం ఓం అనే. అంచేత ఆర్య సమాజం ప్రపంచంలో దయానందుడు స్థాపించిన ఉద్దేశాలలో ప్రథమ ఉద్దేశం, ముఖ్య ఉద్దేశం, సృష్టి స్థితి లయకర్త ఒక గొప్ప తత్వం ఉంది, దాన్ని మనం తెలుసుకోవాలి. అలాంటి తత్వం ఒకటి ఉన్నదనేటువంటి బుద్ధి ఉన్నదే, దీన్ని ఆస్తిక్య బుద్ధి అంటాం. అస్థి అంటే ఉన్నది, ఉన్నాడు అనే అర్థం. ఎవరు ఉన్నారు, ఏమిటి ఉన్నది అని అడిగితే, ప్రాచీన కాలం నుండి భారతీయులు సృష్టి ఏర్పడిన నాటి నుండి అని చెప్పాలి. ప్రాచీన కాలం అంటే భూమి మీద మానవుడు ప్రపంచం ఏర్పడిన, మానవుడు పుట్టిన నాటి నుండి. దానికి జ్యోతిషాస్త్ర విధులంతా కూడా ఇప్పటికి 197 కోట్ల సంవత్సరాలు గడిచిపోయిందని చెబుతున్నారు. మానవుడు భూమి మీద పుట్టి అప్పటి నుండి భారతదేశంలో ఉన్నటువంటి భారతీయులు ఆస్తికులుగా ఉన్నారు. అంటే ఈ ప్రపంచాన్ని పుట్టించి పోషించి లయం చేసే తత్వం ఒకటి ఉంది అని అంగీకరించేవాళ్ళు అన్నమాట. ప్రపంచం తయారు చేయబడిన ఒక వస్తువు, తయారు చేయబడే వస్తువుకు మూడు కారణాలు ఉంటాయి. ఒకటి ఉపాదాన కారణం, లేక సమవాయ కారణం అంటారు. రెండవది అసమవాయ కారణం, లేకపోతే అసాధారణ కారణం అంటారు. మూడవది నిమిత్త కారణం. ఈ మూడు కారణాలు ఉంటే కానీ ఒక వస్తువు తయారు కాదు. తొమ్మిది వారు కుండ చేస్తారు, కుండ తయారు చేయబడిన వస్తువు అని. దానికి తత్వశాస్త్ర పరిభాషలో చెప్పుకుంటే దానికి కార్య పదార్థం, పదార్థం అంటే వస్తువు, కార్య వస్తువు అంటే చేయబడిన వస్తువు అని అర్థం. కుండ చేయబడ్డది, ఆ కుండ చేయబడినటువంటి తయారు కావడానికి మట్టి అనే ఒక వస్తువు ఉందా. ఆ మట్టిని కుండగా మార్చేటువంటి వ్యక్తి ఉందా. ఆ తర్వాత కుండ మట్టిని కుండగా మార్చడానికి వ్యక్తి కొన్ని సాధనాలు ఉపయోగిస్తాడు. అవి కూడా కాదా? ఈ మూటిల్లో ఏది లేకపోయినా కుండ తగ్గడానికి కాదు. కుమ్మరి ఉన్నాడు, కుండలు తయారు చేయడానికి సాధనాలు ఉన్నాయి అతని దగ్గర. అతను ఉపయోగించే సాధనాలు, ఒక చక్రం ఉంటుంది, చేతిలో ఒక దండ ఉంటుంది ఇతనికి దాన్ని త్రిప్పడానికి, ఇంకా కుండ తయారైన తర్వాత మట్టి నుండి వేరు చేయడానికి ఒక దారం లేకపోతే ఉత్తిగ ఏదో ఉంటుంది. ఆ మట్టిని కుండగా తయారు చేసిన తర్వాత దాన్ని నూర్పు చేయడానికి ఒక గుడ్డ ఉంటుంది, గుడ్డ పెయింట్ ఉంటుంది. ఇట్లా కొన్ని సాధనాలు కుమ్మరి ఉన్నాడు, ఈ సాధనాలు ఉన్నాయనుకోండి, మట్టి లేకపోతే కొనపోయాక లేదు. మట్టి ఉంది, కుమ్మరి లేదు, సాధనాలు లేవు, అప్పుడు కొండపోయాక. సాధనాలు ఉన్నాయి, మట్టి ఉంది, కుమ్మరి లేదు అనుకోండి, అప్పుడు వస్తువు తయారు. మట్టి ఉంది, సమను తయారు చేయడానికి సాధనాలు ఉన్నాయి, చేసే వ్యక్తి ఉన్నారు కొమ్మ. ఆ మట్టిని కలిపి ఎలా తయారు చేయాలనో, మట్టిని కలిపి దాన్ని విడివిడిగా దానిలో అణువులు ఉంటాయి, పరమాణువులు దుమ్ముడు ఉంటాయి, వాటిని నీళ్లు పెట్టి కలుపుతాడు. కలిపి దాన్ని కుండగా చేయడానికి ఆ మట్టి కలుపులను విడిపోకుండా ఉండేట్టు కలుపుతాడు. ఆ కలయిక జరగకపోతే వెన్ను ఉండి కూడా వస్తుంటాయాక కొండతయ్యాక. దారాలు ఉన్నాయి, దారాలు కలిపే మగ్గం సామానుంది, కలిపేటువంటి వ్యక్తి సాలైన ఉన్నాడు. వస్త్రం తయారు కావాలి అంటే దారాలు ఉండాలి, ఆ దారాలను కలిపే వ్యక్తి ఉండాలి, కలపడానికి సామాను ఉండాలి, అప్పుడు కానీ వస్త్రం తయారు. ఇందులో ఏ ఒకటి లేకపోయినా వస్త్రం తయారు. స్వర్ణకారుడు బంగారు నగలు తయారు చేస్తారు. ఆ నగలు తయారు చేయడానికి బంగారం ఉండాలి, బంగారాన్ని నగలుగా మార్చేటువంటి వ్యక్తి ఉండాలి, ఆ బంగారాన్ని నగలుగా మార్చడానికి తగినటువంటి తెలివితేటలు ఉండటమే కాకుండా ఆ బంగారాన్ని దాన్ని కాల్చి ఏదో చేసి దాన్ని సాగదీసి ఏదో కలిపి అనేక అవయవాలుగా తయారు చేసి కంకణాలన్నీ ఏవో మురుగులన్నీ అవన్నీ ఇవన్నీ తయారు చేస్తాయి. ఇట్లా తయారయ్యే పదార్థానికి, తయారు చేయబడే పదార్థానికి ఈ మూడు రకాల వస్తువులు అవసరం. వాటికి కారణాలు అంటారు. కొండకు మట్టి ఉపాదాన కారణం అంటారు. ఆ మట్టి యొక్క కలయిక అది అసాధారణ కారణం, సమవాయ కారణం అంటారు. కలిపి కుండను తయారు చేసేటువంటి వ్యక్తికి కర్త అని పేరు. వారు ఉపయోగించేటువంటి సాధనాలు కర్త, ఇవన్నీ కూడా నిమిత్త కారణాల క్రింద లెక్క. అందుకని లోకంలో తయారైన వస్తువు ఏదన్నా ఉన్నది అంటే దానికి ముందు ఈ మూడు కారణాలు ఉందా. ఒక వస్తువు తయారైందా కాలేదా అని తెలుసుకోవడానికి చిన్న ఉపాయం ఏమిటంటే, ఆ వస్తువును మనం ముక్కలు చేయగలిగితే అది తయారు చేయబడిన వస్తువు అని అర్థమవుతుంది. కొండను పొడగ పెడితే చిన్న చిన్న ముక్కలు అవుతుంది, ఇంకా పగిలి పెడితే ఇంకా చిన్న ముక్కలు, ఇంకా పగిలి పెడితే ఇంకా చిన్న చిన్న పరమాణువులుగా మారుతాయి. వాటిని అన్నింటినీ కలిపితే కానీ అది వస్తువు కాదు. అట్లా లోకంలో తయారు చేయబడిన ఏ వస్తువు ఉందా చూడండి. ఇల్లు మనం తయారు చేస్తున్నాం, ఈ ఇంటిని పడగొడితే చిన్న చిన్న ముక్కలుగా, రాళ్ళుగా, రొక్కలుగా, దూరాలుగా, వేరు వేరుగా అవుతాయి. ఇవన్నీ కలిపితే ఇల్లు. అట్లా ఏ వస్తువును మనం ఖండశ విభజన చేయడానికి వీలవుతుంది, దాన్ని తయారు చేయబడిన వస్తువుగా మనం ఎంచుతాం. అలా ఈ ప్రపంచ పదార్థాలు ఉన్నాయి చూడండి. ప్రపంచం అంతా కలిసి ఏమిటి ప్రపంచం? భూమి, జలము, అగ్ని, వాయువు, ఆకాశం, ఈ ఐదు తత్వాలు కలిస్తేనే ప్రపంచం, లేకపోతే ఏం లేదు. ఈ మొత్తం పదార్థాలన్నీ కూడా దీన్ని మనం విడదీయడానికి వీలున్నారు. భూమిని విడదీయవచ్చు, పరమాణువులుగా మార్చవచ్చు. జలాన్ని విడదీయవచ్చు, నీటి ఆవిరి తుంపులుగా మారిపోతుంది, గ్యాస్గా మారిపోతుంది. అలాగే అగ్నిని విడదీయవచ్చు, ఆకాశాన్ని విడదీయడానికి కూడా వీలున్నది. ఇంకా మనకు చెప్పగానే ఇవన్నీ కూడా కలిసి తయారైన వస్తువు. ఈ పదార్థాలకన్నిటికీ మూల కారణం, ఉపాదాన కారణం అనేది ఉన్నది, అది ప్రకృతి అంట. ఆ ప్రకృతిని ప్రపంచంగా మార్చేటువంటి వ్యక్తి పరమేశ్వరుడు, దేవుడు. మనం ఈ ప్రపంచాన్ని అంతా విడదీస్తే చిన్న చిన్న ముక్కలుగా తయారవుతుంది. మనం చూడటానికి వీలు లేదంత చిన్న పదార్థాలకు కూడా మారిపోతుంది. వాటినన్నింటినీ కలిపితే వస్తువు తయారవుతుంది. అలా కలిపే వ్యక్తి పరమేశ్వరుడు. అందుకని అతడు ఈ ప్రపంచానికి కర్త, ప్రపంచానికి సృష్టి అని పేరు. సృష్టికి కర్త. ఈ సృష్టి చేయడానికి ఉపయోగించే పదార్థం ప్రకృతి ఉన్నది, పరమాణువులు. అది ఉపాదాన కారణం. వాటి కలయిక, వాటినన్నింటినీ కలిపితే భూమి జలము అగ్ని ఇవన్నీ తయారవుతాయి. ఆ కలయిక అసాధారణ కాదు. ఈ కలిసిన పదార్థాలలో ఉండేటువంటి వస్తువు ఉన్నది, మన శరీరాలన్నీ అట్లా కలిపి తయారు చేయబడ్డాయి. వీటన్నిటిలోనూ ఒక చేతన తత్వం ఉంటుంది, దాన్ని జీవుడు అంటారు. దీని సాధారణ కారణం ఈ విధంగా ఒక వస్తువు తయారు కావడానికి కొన్ని కారణ పదార్థాలు అవసరం. ఈ కారణ పదార్థాలను అన్నింటినీ కలిపి వస్తువుగా తయారు చేసేటువంటి దాన్నే, అది నిమిత్త కారణంలో చేరుతుంది. ఆ నిమిత్త కారణంలో కూడా జ్ఞానం కలిగిన నిమిత్త కారణానికి కర్త అని పేరు. ఆ విధంగా ప్రపంచాన్ని తయారు చేసినటువంటి జ్ఞానం కలిగినటువంటి నిమిత్త కారణం, దాన్ని మనం దేవుడు అంటాం. ఈ ఫిలసాఫికల్ లాంగ్వేజ్ లేకపోతే తత్వశాస్త్రానికి సంబంధించినటువంటి పరిభాషలో ఈ ప్రపంచం అనేటువంటి ఒక కార్యాన్ని సృష్టించినటువంటి వ్యక్తి, జ్ఞానం కలిగినటువంటి ఒక తత్వం, దాన్ని మనం సృష్టికర్త అంటాం. దాన్ని దేవుడని, ఈశ్వరుడని, పరమాత్మ అని, ఇంకా అనేక పేర్లు, విష్ణు అని, గోవిందుడని, నారాయణుడని, ఇవన్నీ పేర్లు ఉన్నాయి. ఈ పేర్లన్నింటిలోనూ ముఖ్యమైన నామం ఓం అనేది కూడా ఒక పేరు భగవంతుడు. ఆ ఓం అనే దాన్ని ప్రణవం అని కూడా అంటారు, ఓంకారం అని అంటారు. అన్ని నామంలో ఇది చాలా ఉత్తమ నామం, సులభంగా అందరూ పలకదగినటువంటి నామం. అందుకనే దానికి ఉత్తమత్వం కూడా ఉంది. మగవాడు కూడా కొంచెం నోరు తెలిసి ధ్వని చేస్తే, ధ్వని చేసి పెద్ద ముస్తే ఓం అవుతుంది. నోరంతా గట్టిగా బాగా తెరిచి ధ్వని చేస్తే ఉంటే ఆనే వస్తుంది. ముస్తే మాట రాదు, ధ్వని కాదు. సగం మూసి మీరు ధ్వని చేస్తే ఊ అనడానికి వీలు వచ్చింది. అలాగే ఓ అనడానికి కూడా సగం మూస్తే అనడానికి వీలు. ఆ విధంగా మాటలు కానటువంటి మూగ వ్యక్తి కూడా పరమేశ్వరుడు నామాన్ని ఉచ్చరించడానికి అనుకూలుగుతాడు. ఓం అని వాడు అనగలుగుతాడు. వాడిని విష్ణు అనమంటే అనలేడు, రామానమంటే అనలేడు, కృష్ణ అనమంటే అనలేడు, శివానమంటే అనలేడు. మూగవాడికి మాటలు మీరు రావు కదా, కానీ ఓం అనడానికి ఉండదు. భగవంతుని నామం అందరూ ఉచ్చరించడానికి తగినటువంటి నామం అది. అందుకని అది ఉత్తమ నామం. ఈ నామంతో భగవంతుని మనం తెలుసుకోవాలి. పదం చేత తెలియబడే వస్తువు, పదానికేమో వాచకం అని, దాని చేత తెలియబడే వస్తువులకు వాచ్యము అని పేరు. ఈ ఓం అనే పదం భగవంతునికి వాచకం. అంటే భగవంతుని తెలిపే పదం. అలాంటి భగవంతుని తెలుసుకోవడం మానవుని జీవితానికి ముఖ్య లక్ష్యం. ఎందుకు అంటే మనుష్యుడు సుఖం కోరుతాడు, మనుష్యుడే కాదు ప్రతి ప్రాణి సుఖం కోరుతుంది. దుఃఖం కోరేటువంటి ప్రాణి లోకంలో లేదు. అసలు పశువులు సుఖం కావాలనుకుంటాయి, పక్షులు సుఖం కావాలనుకుంటాయి, వాళ్ళని బాధ పెట్టేవాళ్ళు చూస్తే వాళ్ళు దూరంగా పోతారు. కర్ర పట్టుకుని మీరు పశువుకి ఎదురుగా పోతే అది పడిపోతుంది, కరెక్ట్ కొడితే తనకు బాధ కలుగుతుందని దానికి తెలుసు, బాధ దానికి ఇష్టం లేదు, అందుకని తప్పుకోవడానికి ప్రయత్నం చేస్తాం. చేతిలో పచ్చిగడ్డి పట్టుకుని పోయి అది తింటే తనకు సుఖం కలుగుతుంది అని తెలుసు, అందుకని పశువు నీ దగ్గరికి వస్తుంది, గడ్డి తినడానికి ప్రయత్నం చేస్తాం. కర్ర చూస్తే పడిపోతుంది, గడ్డి చూస్తే దగ్గరికి వస్తుంది. దేనివల్ల అతనికి సుఖం కలుగుతుందో ఆ పశువుకు తెలుసు, దేనివల్ల దుఃఖం కలుగుతుందో అది కూడా తెలుసు. ఇక మనుష్యుని సంగతి చెప్పలేకలేదు కదా. అన్ని ప్రాణులు మనుష్యుడు కొంచెం విశేష జ్ఞానం కలిగినట్టు. అలాగే పక్షులు ఉన్నాయి చూడండి, పక్షులు వేటాడే వాళ్ళు ఉంటారు, వాళ్ళు చూస్తే దూరంగానే లేచిపోతాయి, కనిపెడతారు. అలా ప్రపంచంలో ప్రాణులన్నీ దుఃఖానికి దూరంగా ఉండడానికి ప్రయత్నం చేస్తారు, సుఖం కావాలని కోరుతారు. మనుష్యుడు కూడా సుఖమే కోరుతారు, దుఃఖమే కోరుకోరు. మనం చేసే ప్రతి పనికి సంకల్పం మూలం. ముందు కోరతాం, తర్వాత మాట్లాడతాం, తర్వాత చేస్తాం. మనం చేసే ప్రతి పనికి మనసులో ముందు ఏ పని చేస్తున్నామో దానివల్ల సుఖం అనేది కావాలని అనుకుని చేస్తాం, ఆ పని లేకపోతే చెయ్యం. అయితే మనం చేసే పనుల వల్ల అప్పుడప్పుడు కష్టాలు వస్తాయి. ఎందుకు వస్తాయంటే తిరిగి తొక్కుంటాం, సుఖం కావాలనే మనం ప్రవృత్తులు అవుతాం, ఒక పని ప్రారంభిస్తాం. ఆ పని చేయటంలో తెలివితేటం కావాల్సినంత లేదనుకోండి, అప్పుడు మనం ఆ పని చేసుకోవడంలో బాధలు పడుతుంది. ఆ పైకి తగినంత జ్ఞానం ఉంటే దాన్ని తయారు చేసుకుంటాం, దాన్ని అనుభవిస్తాం, సుఖపడతాం. అందుచేత మనుష్యులు ప్రాణులు సుఖం కోరతారు. మనం చేసే పనులు ఎల్లప్పుడప్పుడు మనకు సుఖం కలుగుతుంది కూడా, ఆ సుఖం అనుభవిస్తాం, అది ఎక్కువసేపు ఉండదు. కొంచెం తర్వాత మళ్ళీ కొంచెం తడవ అయిన తర్వాత లేకుండా మళ్ళీ ప్రయత్నం చేస్తాం, మళ్ళీ సుఖం వస్తుంది, అది పోతుంది. ఇట్లా మనం నిత్యము అనేక విధములైన పనులు చేస్తూ ఉంటాం, సుఖపడుతూ ఉంటాం, అది ఉండదు, పోతూ ఉంటుంది, మళ్ళీ సుఖం కావాలని ప్రయత్నం చేస్తూ ఉంటాం. దీని అభిప్రాయం ఏమిటంటే మనకు సుఖం ఎప్పుడూ ఉండాలి, అందుకొరకు తంటాలు కొడుతున్నాం, కానీ ఎప్పుడు ఉండే సుఖం కలిగిన ఈ ప్రపంచ పదార్థాలలో సుఖం లేదు. వాటిని ఎక్కువ సంపాదిస్తే మనం ఎక్కువ సుఖపడతామని అనుకుంటున్నాం, కాదు, అది తప్పు. జడ పదార్థాలలో సుఖానికి తావు లేవు. మనం సంపాదించుకునేవన్నీ కూడా జడ పదార్థాలే. ఎక్కడ ఉన్నది సుఖం? సుఖం చేతన పదార్థాల్లో. ప్రపంచంలో చేతన పదార్థాలు రెండే, ఒకటి జీవుడు, ఒకటి దేవుడు. జీవుడు అల్పుడు, వాడి పరిమాణం తక్కువ, అందుకని అతనిలో సుఖం ఉన్నది కానీ కొద్దిగా అన్నిటికంటే మిక్కిలి పరిమాణం, పెద్ద పరిమాణం, అంతకు మించిన పరిమాణం లేనటువంటి పరిమాణం కేవలం భగవంతుల్లో. అతనిలో ఉండే జ్ఞానానికి కూడా ఎంత పెద్ద పరిమాణం కలిగిన వస్తువు పరమేశ్వరుడు అంత పెద్ద సుఖం. దానికి ఆనందం అని పేరు. మనం ఆ ఆనందం పొందాలి, అది నిత్య సుఖం, ఎప్పుడు ఉంటుంది, దానిలో ఎక్కువ తక్కువ భావాలు ఉండవు. దానికి నిరతిశయ సుఖం అంట, హెచ్చు తగ్గు లేని సుఖం, అఖండ ఆనందం. అది ఈ ప్రపంచ పదార్థాలు లేదు, తెలియక మనం వీటిలో ఉండేది సంపాదించుకుంటాం. ఈ పదార్థాలు మనకు అనుకూలమైనప్పుడు మనలో ఉన్నటువంటి సుఖం కొంచెం బయటపడుతుంది. పదార్థాల్లో లేదు, ఆ పదార్థం మనకు అనుకూలమైనప్పుడు మనలో ఉన్న సుఖం బయటపడుతుంది. సుఖం మనలోనే ఉంది. ఆ పదార్థ సంబంధం వల్ల అది బయటపడుతుంది. ఎంతసేపు సంబంధం ఉంటుందో అంతసేపు అది ఉంటుంది. పదార్థాలతో మనకు సంబంధం శాశ్వతంగా ఏమో ఉండదు. అందుకని అంత సుఖం మనం అనుభవించి దాంతో తృప్తి పడక మళ్ళీ మళ్ళీ మళ్ళీ మళ్ళీ సంపాదించుకోవడానికి మరల మరల ప్రయత్నం చేస్తాం. ఎంత చేసినా ఈ లౌకిక పదార్థాల్లో ఉండే పదార్థాల వల్ల మనకు మనం కోరేటువంటి పూర్ణ సుఖం మనకు లభించడం లే. అలాంటి సుఖం కేవలం భగవంతుల్లో. ఆ భగవత్ తత్వాన్ని తెలుసుకున్నప్పుడు మనం దాన్ని పొందగలుగుతాం. అలా తెలుసుకున్నటువంటి భగవంతుల్లో ఉండి ఆ ఆనందాన్ని అనుభవిస్తాడు. ఆ ఆనందాలలో కొరత ఉండదు, లోటు ఉండదు, హెచ్చుతగ్గులు ఉండదు. అందువల్ల మానవ జీవితానికి స్వాభావికంగా మానవుడు జీవుడు సుఖం కోరతాడు. తనలో ఉన్న సుఖం అల్పం, అల్ప సుఖంతో సంతోషపడక పూర్ణ సుఖం కావాలి అనుకుంటాడు. అది ఎక్కడున్నదో తెలియక పాపడుతూ తంటపడుతూ ఉంటాడు. తెలిసినటువంటి వాడు ఉన్న చోటును తెలుసుకుని దాన్ని పొందగలిగితే వాడికి పూర్ణ సుఖం కలుగుతుంది. అందుకని ప్రాచీన ఋషులు వేదాద శాస్త్రాల ద్వారా ఆయన విషయాలు తెలుసుకుని భగవంతుల్లోనే అటువంటి పూర్ణ సుఖం ఉంది. అందువల్ల భగవంతుని తెలుసుకున్న వ్యక్తి జీవుడు ఆ పూర్ణ సుఖాన్ని పొందటానికి వీలవుతుంది. అందుకని మానవ జీవితానికి లక్ష్యం పరమేశ్వరుని సాక్షాత్కారం, దేవుని అనుభవంలోకి తెచ్చుకోవటం, దేవుని తెలుసుకోవటం. దేవుని తెలుసుకోవడానికి మధ్యలో ఉన్న ఆటంకాలు తొలగించి కేవలం దేవునితో మనం సంబంధం కల్పించుకోవటం. అప్పుడు మనం పరమేశ్వరంలో ఉండే ఆనందాన్ని అనుభవిస్తాం. ఆ పరమేశ్వరుని తెలపడానికి అనేక నామాలలో ఉన్న నామం ఒకటి ముఖ్యమైంది, ఓం. అందుకనే మనం జెండాలో ఓం రాసి దాన్ని పైకెత్తి మానవ జీవితానికి ఇది లక్ష్యమని బోధిస్తుంది. అది సమాజ ఉద్దేశం. అది దాని మాతృలకు కావలసినటువంటి పూర్ణ సుఖం కేవలం పరమేశ్వరంలో ఉంది, అతన్ని తెలుసుకుంటే నీకు ఇది లభిస్తుంది అని మానవులందరినీ పరమేశ్వర సాక్షాత్కారానికి సిద్ధపడేట్లుగా కావలసినటువంటి విషయాలు చెబుతుంది. అది ఇంకా అనుభవం చెప్పాలి. తక్కిన వాళ్ళ ధ్యేయం, తక్కిన వాళ్ళ లక్ష్యం కొద్ది కొద్దిగా వాళ్ళ జెండాలు కూడా అదే చెప్తారు. అందుకని జెండాకు సంబంధించిన పాటలు పడారు చూడండి, దాని చాలా అభిప్రాయాలు చెప్పారు. ఎవరైతే పరమేశ్వరుడు సాక్షాత్కారం కోరి అందుకొరకు సిద్ధపడుతూ ఉంటారో వాళ్ళందరూ హెచ్చుతగ్గులు ఉండకూడదు. ఈ కులభేదాలు, హెచ్చుతగ్గులు, ఉజ్జనిజ భావాలు ఇవన్నీ ఉండకూడదు. అందరూ పరమేశ్వరుని సాక్షాత్కారం చేసుకోవడానికి తగినటువంటి వ్యక్తులే. ఆ విధంగా మనుష్యుల్లో భేదభావం పోవాలి, హెచ్చుతగ్గులు పోవాలి. అందరూ పరమేశ్వరుని సాక్షాత్కారం కొరకు ప్రయత్నం చేయాలి. దానికి మార్గం వేదమే చెబుతుంది. పరమేశ్వరుడు ఇటువంటి వాడిని చెప్పేది కూడా వేద. పరమేశ్వరుని సాక్షాత్కారం వల్ల పొందేటువంటి ఆనందం అనేది కూడా భగవంతుని వల్ల పొందుతామనేది, భగవత్ సాక్షాత్కారం వల్ల కలుగుతుందని చెప్పేది కూడా లేదని. ఆనందం ఎక్కడున్నదో అది చెబుతుంది, మనలో ఏమున్నదో అది వేదమే చెబుతుంది. అందుకని దయానందుడు ఈ దేశాన్ని ఉద్ధరించడానికి పూనుకున్నప్పుడు మానవులేదా యొక్క కరుణ దయ కలిగి మానవులు దుఃఖాలు పడుతుంటే చూడలేక అందరికీ ఆనందాన్ని కలిగించే మార్గం చెప్పాలి అని ఆ దృష్టితో ఆయన కలుగుతున్నాడు. అప్పుడు మన దేశంలో బ్రహ్మ సమాజం అని, దేవ సమాజం అని, ఇంకేవో కొన్ని సంఘాలు ఇవి ఉన్నాయి. అవన్నీ ఈ దేశాన్ని ఏదో ఉద్ధరించడానికే పాటుపడతామనే ఉద్దేశంతో ప్రారంభించబడ్డాయి. దయానందుడు తను ఒకడే ఈ పని చేయటం కంటే వాటిని అందరినీ కలుపుకుని పనిచేద్దాం అనుకుని చూశాడు. చూస్తే ఆ ధన్యాలు వాళ్ళందరూ నువ్వు చెప్పేది బాగానే ఉంది కానీ నువ్వు వేదాలు లేకపోతే ఇవి ఎందుకు జరగదు అని అంటున్నారే, ఆ వేదాలను నువ్వు ఒక్కటి వదిలిపెట్టు, మేము మీతో సహకరిస్తాం. చక్కిన ఏ సమాజానికి వేదం సాధనంగా వాళ్ళు గ్రహించాలా? బ్రహ్మ సమాజం ఆది సమాజం కంటే ముందు పుట్టింది. రామోహన్ రాయ్ దయానందుడి కంటే కొంచెం ముందు వాడు, తెలియని వాడే. కానీ వేదాలు వేదజ్ఞానం అతనికి కాగలే, కొద్దిగా ఉపనిషత్తులు మాత్రం చదువు. అతడు చాలా భాషలు కూడా నేర్చుకున్నాడు. ఇతర భాషలు అరబీ వచ్చు, ఫార్సీ వచ్చు, ఇంకా సగ భాషలు ఇంగ్లీష్ వచ్చు, ఇవన్నీ వచ్చు. పెద్ద మేధావి. కానీ పరిస్థితి అక్కడికే దేశంలో వేద ప్రచారం లేకుండా పోయింది. అందుకని అతను వేదాలు చదవలేకపోయింది. అతను ఏదో కొద్దిగా ఉపనిషత్తులు చదువుకున్నాడు, ఏదో బ్రహ్మతత్వం అవుతున్నది అని దాన్ని మాత్రమే అతను గుర్తించి అదేదో ముఖ్యంగా పెట్టుకుని ప్రచారం చేశాడు. కానీ ఆ సంఘం చేసిన పని ఒకటి ఉన్నది. రామ్మోహన్ రాయ్ కాలంలో మగవాడు చచ్చిపోతే ఆడవాళ్ళు నేను వారి శవంతో పాటు తగలబెడుతుంటే దాన్ని సతీ ప్రధాని సహగమనం అని పేరు పెట్టి, భర్త చచ్చిపోతే భార్య బ్రతకూడదు, భర్తే ఆవిడికి దైవం. వాడు పోయినారు కాబట్టి ఆవిడ కూడా పోవాలి. ఈ దౌర్భాగ్య స్థితి దేశంలో వచ్చింది. జీవులలో భార్యాభర్త భేదం లేదు. జీవులకు చిన్న తత్వాలు శరీరంలో స్త్రీ పురుష భేదం ఉంది, జీవుల్లో స్త్రీ పురుష భేదం లేదు. ఈ శరీర భేదాన్ని బట్టి ఈ జీవుడు శరీరంలో వచ్చిన తర్వాత స్త్రీ అని పురుషుడని వ్యవహరింపబడుతున్నాడే, కానీ జీవుడు స్వయంగా అది ఒక సూక్ష్మ తత్వం, అది స్త్రీ కాదు పురుషుడు కాదు. ఈ పురుష స్త్రీ పురుష సమాజం ఏర్పడిన తర్వాత వీళ్ళలో ఆడవాళ్ళ పనికి రాని వాళ్ళని మరి వాళ్ళ గొప్ప అని ఇటువంటి సాంఘిక వ్యవస్థ మధ్యకాలంలో వచ్చింది. వేదాలు ప్రచారంలో ఉన్న రోజుల్లో లేదు. అందుచేత మగవాడు చచ్చిపోతే స్త్రీ వాటితో పాటు చావన్నా, అది గొప్ప పని అనుకున్నా, అదేదో పుణ్యకార్యం అనుకున్నా. ఎవరో అత్యంత ప్రేమ కలిగినటువంటి స్త్రీ భర్త చస్తే ఆవిడ కూడా చచ్చిపోయి ఉండవచ్చు. ఆ చచ్చిపోవడానికే కారణం ఆవిడ ప్రేమ అజ్ఞానం, అంతేగాని అందులో గొప్పతనం ఏం లేదు. అటువంటి వ్యక్తులను చూచి అది గొప్పతనంగా ఎంచి భర్త చస్తే భార్య కూడా చావాలి అని బలవంతంగా ఇష్టం లేని వాళ్ళని కూడా తగలబెడుతూ వచ్చారు. అందులో ఆ బంగ్లాదేశంలో బంగదేశం అంటారే బంగాళీ, అక్కడ ఒక్కొక్క పురుషుడు అనేక మంది స్త్రీలను పెళ్లి చేసుకునే ఆచారం ఉంది. 10 మంది 15 మంది 20 మంది 30 మంది ఇట్లా చేసుకునేవాళ్ళు. ఒక్కొక్కరు ఒకరు వస్తే అందరూ విధవారు, వీళ్ళు బ్రతకడానికి వీళ్ళు లేవు, వాటితో పాటు వీళ్ళందరినీ చంపడం బలం అంటారు. అంత ఘోరం అమానుష్ కృత్యం. అది రామ్మోహన్ రాయ్